జ్యోతిష్టోమం ప్రథమముపయంతస్మిన్నేవతేన లోకే ప్రతిష్టం జిగోష్టోమం ద్వితీయముపయంతంతరిక్షగేవతేన ప్రతిష్టం చాయుష్టోమం తృతీయముపయంతమస్మిన్నేవతేన లోకే ప్రతిష్టం తీయం వావజ్యోతిరంతరిక్షం గౌరసావాయుర్యేతాం స్తోమానుపయం చేష్వేవతం లోకేన సత్య ప్రతిష్టం దాయం ద్వితేస్తుతా విరాజమభిసంవర్జంతే ర్గో వై లోకోజ్జ్యోతిర్భిరాజమేవృంధతేక్షుధాక్షుకాభవం యక్షుత్వం బాధాయి బహిసృణోష్టోమాభిరీత ఉచ్చామధ్యేణ తత్పరిగద్దేవక్మయ్యదేవక్రమేవ సమాలోహంతరిష్ఠీతే స్వస్తి సమస్తమదేషేణ ప్రతిష్టంతి భయోజ్యోతిదాయంతి భయరేణవర్గే ప్రతిష్టంతోయంతిద్వోషణోభవస్థాయిద్వాదశాహారసంపద్యంతే ద్వాదశో వై పురుషోద్వే సఖ్యౌ బాహో ఆత్మాదశ్వాయంగాస్తనో ద్వాదశో తత్పురుషమనుపర్యావర్తంతే ప్రయశ్నః భవంతి నాన్యష్టాదశాహారి సంపద్యంతేన వాణ్యాని నవాణ్యాని నవ వై పురుషే ప్రాణాస్తత్రాణానుపర్యావర్తంతే చత్వారశ్వనః భవంతి తాని చతుర్వింశతిరహాసంపద్యంతే చతుర్వింశతిరర్ధమాసాత్సంవత్సరస్తం సంవత్సరమనుపర్యావర్తంతే ప్రతిష్ఠిణ సంవత్సర ఇది ఖలు బాహుర్వర్ణీయ ప్రతిష్టాయాేతావద్వే సంవత్సరస్ బ్రాహ్మణయ్యావన్మాసో మాసిమాస్తేవ ప్రతిష్టం తోయంతి మేషస్వాపజతైరవతులోహిరగ్రేవచ్చాగైర్షల్బలవృద్ధ్యాపర్ణా బ్రహ్మణా ప్రక్షో మేధేనన్యగ్రోధశ్చ పదేర్జాగాయత్రేయంగోభిస్తావంతే స్వావంతు ప్రియంతామాప్యానాన్నిధేనాన్ హవామహేవ సోమమా ఓప్యాభ్యస్వాహ్యాభ్యస్వాహ వికర్యాభ్యస్వాహ భట్యాభ్యస్వాహ కన్యాభ్యస్వాహ ప్రద్యాభ్యస్వాహ శోద్యాభ్యస్వాహ సరస్యాభ్యస్వాహ వైసంతేభ్యస్వాహ పల్వల్యాభ్యస్వాహ వర్షాభ్యస్వాహ వర్షాభ్యస్వాహ శ్రాదులేభ్యస్వాహ పుష్పాభ్యస్వాహ చందమానాభ్యస్ స్థావరాభ్యస్వాహ నాదేభ్యస్వాహ సైంధవేభ్యస్వాహ సముద్రయాభ్యస్వాహ సర్వాభ్యస్వాహ అభ్యస్వాహ వహంతేభ్యస్వాహ పరివహంతేభ్యస్వాహ సమంతం వహంతేభ్యస్వాహ దేగ్రహం వహంతేభ్యస్వాహ దేవం వహంతేభ్యస్వాహోగ్రం వహంతేభ్యస్వాహ భీమం వహంతేభ్యస్వాహాంభోభ్యస్వాహ నభోభ్యస్వాహ నభోభ్యస్వాహ నర్వస్మై స్వాహ మయో అర్వం దండిగాయం సలితమభ్యమేది వరుణ పరోమర్చ పరశ్వా అహం చంచవృత్రహంభోవైభ్య అరాతేవాజివోర్ణో శూరమగంసరే భద్రా ఇంద్రస్య రాతయ అభికర్తేంద్రభోరసన్నదే విమానగౌనజాగుంసే సేనాశివృత్రంసరాజంతరచరంతం విషద్విధాతే నమో రాజ్యే నమో వరుణాయ నమోశ్వాయ నమః ప్రజాపతయే నమో శివతయేధిపతిరస్తధిపతిం మా కుర్వధిపతిరహం ప్రజానాం భూయాసం మాధ్యేయ వైధే క్షుపాగతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా మయోభోర్వాతో అభివాతో స్వావోర్జస్వదేరోషధీరాదిశంతా ఏవస్వదేర్జీవధన్యాప్యమంతరసాయ పద్ధతే రుద్రమిడా సరూపా విరూపాయేకరూపాయాసామగ్నిత్యానామానివేదేవస్తాభ్యపర్యన్యమహిధర్మయ్యాగంసోమో విశ్వారూపానివేద తాస్మభ్యంపయసాన్నమానా ప్రజాపతేంద్రగోష్ఠే ప్రజాపతిర్మక్యమేతారో నో విశ్వే దేవే ప్రజభక్తం విధానా శివాస్తమాగస్తాయమృజాదేవ ఇహదిస్వాహేహమిదిస్వాహేహరం దిస్వాహేహరమిదిస్వాహామహేమోనుసుత్రావానం యజ్ఞస్య దాసేత్ పూర్వజిత్యజ్ఞస్య దాసేత్ బృహద్వయః యజ్ఞస్య దాసేత్ పిశంకినాయజ్ఞస్య దాసేత్ పిలిప్పినా యజ్ఞస్య ధ్యమస్య భేదజం యజ్ఞస్య అగ్నిహిమస్య భేదజం భోగిరావపణం మహత్ పృచ్ఛామి పరమందం పృథివ్యా పృచ్ఛామి భువనస్థనాభిం పృచ్ఛామి విష్ణోశ్వస్థలేన పృచ్ఛామి వాచః పరమం వ్యోమ వేదిమాహు పరమందం పృథివ్యా యజ్ఞమాహుర్భువనస్థనాభిం సోమవాహుర్విష్ణో అశ్వస్థలేనో బ్రహ్మైవ వాచః పరమం వ్యోమ అంబేయం బాల్యంబికే నమాలయతి కశ్చన శ్వకః సుభగేకాంబేలవాసినవర్గే యోగే సంక్రోర్వాధా ఆహమజాని గర్భధమాత్మజాని గర్భధం తౌ సహ చతురపద సంప్రదారయామహే ృషావాగుంతోధారేతో సఖ్యోగ్రంథేమదంజమన్వజ స్త్రీణాంజీవ భోజనో యాదాం విలధావన స్త్రీణామపేక్షణిగతిం పరావధీర్ అంబే అంబాల్యంబికే నమాయసది కష్టన సదస్యశ్వక ఊర్ధ్వామే నాముచ్చయతాద్వేణుభారంగిరావివ అథామధ్యమే సదాగం శీతే భాతే పునన్నివ అంబేహం బాల్యంబికే నమాగపతి కష్టన నిర్ధరణేమృష్టం పశుమన్యతే శూద్రాయ దర్యజారానపోషాయ ధనాయతి అంబేహం బాల్యంబికే నమాగపతి కష్టన శ్రగాశుకృంధికాహరే ఆహరంగభేమతో నిర్గులే నిధానికా అంబే అంబాల్యంబికే నమాయభతి కష్టన రసస్యష్ట మాతాచలే పితాచలేగ్రం వృక్ష రోహదామేదిలే పితాగభే వృష్టిమదగం సైద్రావిణ్ణాకారిణం విష్ణోరిశ్వస్య వాజిన స్వరముఖాగరత్మనాయోగుంషితారిషత్ ఆపోహిష్టాభువస్థానభూర్జేర్ధాదన మహేర్ణాయక్షతే యోశివతమోరస్తస్య భాజయతే హనః ఉషదేరివ మాతర తస్మారంగమాభూయస్థాజన్వోజన భోరవస్వరపదవస్వాంజందగాయత్రేణ ఛందరారుద్రాస్వాంజందస్తేభేన ఛందరారుద్రాస్వాంజందజాయతేన ఛందదాయద్వాతో అపోరవరింద్రస్వం ప్రియా ఏదగ్ఞస్తోతరేతేన పథా పునరస్వభావత్ప్రయాజిన యవ్యాయీ గవ్యాయేతద్దేవాన్నమచ్చైరన్నమద్ది ప్రజాపతే ఇంద్రంది బ్రద్ధమరుషంచరంతం పరితస్థుల రోజందే రోజనాజివి ఇంద్రస్థికామ్యాహరివక్షసారథే సోనాభిష్టో నిర్వాహత ఏదంతృణ్మన్నేణమేపేశోమర్యాపేషే సమృషభ్యుజాయస్వాహ వ్యానాయస్వాహ ప్రాణాయస్వాహ స్రావభ్యస్వాహ సంతానే భ్యస్వాహ పరిసంతానే భ్యస్వాహ శరీరే భ్యస్వాహ యజ్ఞాయస్వాహ దక్షిణాభ్యస్వాహ సర్వస్మై స్వాహ స్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ్యుక్తాయస్వాహ సదా శృంగాస్త సతే శృంగారిణో జాయంతాయి కామేన దాధాన్న సమవరుద్ధమభజనం క్రియతే సముద్రం వాయతే ప్రప్లవంతే ఏ సంవత్సరము పయంతి యో వై సముద్రస్య పారం న పశ్యతి న వేతర నభుజేతి సంవత్సరో వై సముద్రస్తస్తేతత్ పారయేతి రాత్రౌ ఏవం విద్వాగం తత్ సంవత్సరము పయంతి నార్తాగే బోధనం గచ్చంతి యం వై పూర్వోది రాత్రౌ దావుత్తరో మన పూర్వో వాగుత్తర ప్రాణ పూర్వో పారవుత్తర ప్రరోధనం పూర్వోదయనముత్తరో జ్యోతిష్మో వైశ్వానరోదిరాత్రభవతి జ్యోతిరేవ పురస్తాద్రేగమంగస్ ప్రాయణేజోవతిర్ధమాదా సంవత్సర ప్రయంత సంవత్సరే ప్రయతిష్టంతిరస్త్రేణిషదాని సంవత్సరస్య రాత్రుభే సంవత్సరస్ రూపే ఆవంతిరేస్థిత్యాయ్యాముత్తరేణిష్టరం సంవత్సరస్వేవత్సరేష్టంతిగాస్తోమోవత్సరస్వేదన్విషణం మధ్యదోదశ ప్రజననాయోజనభిమోజనమేవ్ఛందాగస్వేదద్విమోగ్యంతిమోగ్యంతి బ్రహ్మవాదినోపదంత్యాసేకేణేవేన పథేది బ్రూజాచ్ఛందాగం సమేదేవాన పంథాగాయత్రే జగతేజ్జోర్మేగాయత్రేగౌష్టగాయ్జగతేయ స్తోమాభవంతిగానేవత్పథాయంతిమానగోకో వేదామదేవోకాదేవనయన్యా అన్యాభవంతి మనుష్యలోకో వాదుతో మనుష్యలోకాదేవాణ్యమన్యం దేవోకమభ్యానోహంతాయంతిభివర్తో బ్రహ్మతామం భవని సువర్గస్ లోకస్యాభివృత్యాభిభవని సువర్గస్ లోకస్యాభిజిత్తే విశ్వే వాసివాసిపృష్టాన్యుపయంతి వాసిమాగ్రాహ్యాగచ్చే వాసిమాసాం పృష్టాన్యుపయంతి తస్మానుపరిష్టాధోషధ ఫలం గృహంతి గావో వాగేతత్సత్రమాదాశంకా సదే శృంగాని నిదాసంతే తాసాసన్నసంగాయంతదాహ బ్రువన్నరాస్మాష్టామాపదంగామరుత్స్వేల కామేరన్యషదావే నిదాసామత్వాహ బ్రువన్నర్ధావాజావతి వాసావహాదేవేమోద్వాదశో మాసో సంవత్సరం సంవాద్యోత్తిష్టావే నిదాసాన్ ద్వాదశే మాదిరంగాని ప్రావర్తంత శ్రద్ధగా వాతాయిస్తు పరా ఉభయ్యో వాతాగాశ్చంగాన్యరం పదగాశ్చవారంభర్ధ్వాదిషు వాసోతిష్టందేవాదశేంది ప్రథమే మాసిపృష్టాన్యుపయంతి మధ్యమముపయంతిపయంతిపదేదంతి నక్రం వేధాపరాభ్యాం దోహాభ్యాం దుహేతుపదస్తాధోక్షదేశాన్ద్వాదశగత్వపదేదంతి సంవత్సరకం సంపాద్యోత్తమే మాసిపృష్టాన్యుపేయస్తద్విలమానాయజ్ఞం పశూనవరుంధరే సముద్రం వాగేతేన భారమపారం ప్రప్లవంతే ఏ సంవత్సరముపయంతి ప్రవహన్మద్యుత్సర్గం బృహద్రసంతరాభ్యామిత్తాం సర్వే కామేభ్యసన్ధిర్దుహే తద్యజమానా సర్వాన్ కామానవరుంధతే. సమాన్యోవంతి మనుష్యలోకో వాచో మనుష్యలోకా దేవనగన్యన్యత్సాభోజదేవలోకో వీషామదేవలోకా దేవాన్యమన్యం మనుష్యలోకం ప్రత్యవరోహంతో జగతిమగ్రముపయంతి జగతిం వేషందానం ప్రత్యవరోహంతాక్షేణ పృష్టాని త్రయత్రికం శర్గస్తో తస్మాజ్జాయాగం సంకనీయాన్ ప్రత్యవరోహతి వైశ్వకర్మణో లిఖ్యతే విశ్వా నేమతే కర్మాణేదమానా అవరుంధర ఆదిత్యో గ్రహ్యత ఇయం వాస్యామేవ ప్రజలిప్తం కన్యాన్యో గ్రహ్యేతే విదనస్వాయ ప్రజాత్యా అవాంతరం వైదశరాత్రేణ ప్రజాపలి ప్రజాయుద్ధశరాత్రోపవలి ప్రజాదేవనద్యజమానా సృజంతరేతాగం అవాదంగశ్రోర్బాయన సత్తస్యర్థిమపాదశరాత్రో యజ్ఞశరాత్రోపవలి శాంతి పూర్వశ్చందాగం చదంతేమదేషామింద్రం వృంతే సోఖల్వాహుస్తవనముఖేశవనముఖే కార్యేది సవనముఖాత్సవనముఖాదేవేషామింద్రం వృంతే సంవేషాయోపవేషాయ కాగత్రిగాష్టుభోజగత్యాష్టుభ ఛందాగం సవేశం వేద ఉపవేషందోభిరేషాచ్ఛందాగం సృంతేరీనకం సత్యం విహవ్యగం సత్యమగస్తకం సత్యమేతావద్వాహస్తిదావదేతద్యావదేవాం వృంతే యది ప్రాతస్తవనే కనశో దీర్ఘేదవేష్టవేణుపవిష్టవదేదుక్తవేరణయద్వేయజ్ఞాతిరిక్షదే విష్ణం తచ్చివమిష్టమభ్యతిరిక్తవిష్ణశివమిష్టోతిరిక్తదేవా అతిరిక్తంద్రథాచరిక్తైవాతిరిక్తమాప్వరుంధే ఇది మధ్యంది నేర్యేజమషత్కారమిదామకుర్యోషత్కారో వైయజ్ఞస్య ప్రతిష్టా ప్రతిష్టామేవేనద్గమయంతి తృతీయతమనగేతదేవా షడహైర్మాధాన్ సంపాద్యాహృత్సృజంతిషడహైర్మాధాన్ సంపాద్యాహృత్సృజంత్యర్థమాసైర్మాధాన్ సంపశ్యంత మా భాస్యమాధాన్ సంపాద్యాహృత్సృజంత మా భాస్యమాధా సంపశ్యంతి పౌర్ణమాస్యామాధాన్ సంపాద్యాహృత్సృజంతి పౌర్ణమాస్యాహిమాధాన్ సంపశ్యంతి గౌరీ పౌర్ణ పౌర్ణాదిపౌర్ణమాస్యామాసంపాద్యాహృత్రి సంవత్సరాణందేవత్ప్రాణంతేవత్పౌర్ణమాస్యామాసంపాద్యాహృత్రిసంవత్సరాణందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనందనంద సంపాద్యాహరుత్రిజంతి దేవానామేవ తద్యజ్ఞేన యజ్ఞం ప్రత్యవరోహంతి వివాదేతద్యజ్ఞం ఛిందంతి యక్షరకం సంతమతాహరుత్రిజంతి ప్రజాపత్యం పశుమానభంతే ప్రజాపతి సర్వా దేవతా దేవతాభిదేవ యజ్ఞకం సంతన్వంతి జంతి వాదేతే దుఃఖనా దేహం సృజంతి కవీరం ఖలు వాదేతత్సవనయ్యత్సాయ్యం భవతి తేనైవ సవనాన్నయంతి సమబహోరభక్షయంతేతత్సవేధాయతనం వాదేతే సవనం సవన భాజో దేవతా గచ్చంతి దేహరుత్రిజంతి ను సవనం పరోడాశాన్యర్గవంతి యథాయతనా దేవతవన భాజో దేవతాంతాదత్తవనేకాదశకపాలాన్వాధ్యంజనేవనేదశకపాలాగస్తవనే ఛందాగస్తేవ స్వావరుంధదేవైశ్వరేమంతరంతదీయతవనేవైశ్వదేవం వేతదీయతవనంతేనైవ తదీయతవనాన్నయంతి. ఉత్సృజ్యాహుత్సృజ్యమిత్యాహురేతేజ్ఞం వహనగిలేహుర్యే అవాంతరయజ్ఞం భేదాష్టకాతస్యాముత్సృజ్యమిత్యాహురేష వీమాసో విశరయతి నాదిష్టముత్సృజేయ్యాదుపరిజాత్మే మధ్యేషహస్త సంపద్యేషయమహస్తస్మిన్నుత్సృజేయస్తదగ్నేపసుపదే పురోడాశమష్టాకపాలన్యర్వేయురేంద్రందేంద్రాయ పరుత్పదే పురోడాశ మేకాదశకపాలం వైష్దే పంచాదశకపాలమగ్నేర్వేమసుమద ప్రాణస్వనయ్యనగ్నేపసుమదే పురోడాశమష్టాకపాలం నిర్వపంచ దేవతామేవద్భాగినీ కుర్వంతిసమనమట్టాభిరుపయంతి గతేంద్రందది భవతేంద్రమేవద్భాగేయాన్నచ్చావయంతేంద్రస్ వే మరుత్పదో బాధ్యంతి నగుసవనయ్యలింద్రాయ మరుత్పదే ఏకాదశకపాలం నిర్వహించి దేవతామేవద్భాగినే కుర్వంతి సవనమేకాదశ విరమయంతి విశ్వేషాం వై దేవానాం ప్రభుమతాం తృతీయసమయ్యద్వైష్దేవం ద్వాదశకపాలం నిర్వహించి దేవతామేవద్భాగినే కుర్వంతి సవనం ద్వాదశ విరమయంతి ప్రజాపత్యం వసుమానభందే యజ్ఞావే ప్రజాపతి యజ్ఞారుణ స్వర్గాయాభివర్తయితశ్శన్మాసో బ్రహ్మధామం భవతి బ్రహ్మభివర్తో బ్రహ్మ నైవ దక్షువర్గం లోకమభివర్తయంతోయంతి ప్రతికూలమివహీత సువర్గో లోకైంద్రకృన్నాభరవినాపత్తేభ్యోయథా శిక్షానో అస్మిన్ పురుషో దయామణిదేవాజ్యోతిరేమహేముదాయుషన్మాసో బ్రహ్మదామం భవతిం వై లోకజ్యోతి ప్రజాజ్యోతిరిమేవదల్లోకం పశ్యంతోభివదంతాయంతి దేవానాం వా అంతం జగ్ముషామింద్రియం వీర్యమపాక్రామత్తక్రోశేణావారుంధర క్రోశస్య క్రోశత్మయ్య క్రోశేణాత్వాలస్యాంతే సుమంతి యజ్ఞస్తైవాంతం గత్వేంద్రియం వీర్యమవరుంధరే సత్యర్జామనీయస్యాంతే సువంత్యజ్ఞమేవోపద్రష్టారం గత్వర్ధ్యముపయంజ ప్రజాపతేహృదయేణవృద్ధానేంద్రస్తువంతి ప్రేమాణమేవా గచ్చంతి శ్లోకే పురస్తాశ్వరదస్సు పంచశ్లోకేన పశ్చాద్దిగ్ఞస్తైవాంతం గత్వా శ్లోకభాజో భవంతి నవభిరద్భర్గరుద్గాయనవే మృఢ ప్రాణా ప్రాణానే వైదమానేషు దధాది సర్వాయింద్రియో భవంతి ప్రాణేంద్రియేంద్ర సత్యప్రతిహృదాభిరుద్గాయుస్తాత్ పురుషః సర్వాణ్యన్యాని క్షేత్రాంగాని ప్రత్యయభిరేవనపంచరసంగ్రహంతరం ప్రైవతేన జాయంతరేక విపుంశం భద్రం ద్విపదా సుప్రతిష్ఠిత్తే పత్రయోపకారంజమిషరత్వాయ ప్రజాత్యై ప్రజాపతి ప్రజా అసజరసో కామయతాసా భగౌరాజ్యం పరియామి ఆసాగౌరాజనేనైవ రాజ్యం పరిహేత్తద్రాజనస్య రాజరత్నం యత్రాజనం భవతి ప్రజానామేవ తద్యజమానా రాజ్యం పరియంత్య పంచ విపుంశం భవతి ప్రజాపతే రాత్రి పంచ ప్రతిష్టంతేవాదే ప్రాణస్తర్భాణ్యంగాన్యవత్యోగసాపర్ణవృత్పదిష్యంఛిలవృత్తమం కురుతయేమేవదత్యజమానా ప్రజాముత్తమాభవన్యాసంతే ఉద్గాతారోహరి సాంబ్రాజ్యమేవ గచ్చంతి ప్రేక్షగం భోతానాగస్తేవ పృష్ఠగం రోహంతి గోర్చావద్భర్గర్భ్రద్రస్తేవ విష్టవం గచ్చంతే తావం రోవేదేవ లోకాస్తే ప్రేమగసా పూర్వం ప్రజదిక్షంతి సో ఆక్రమణమేవ దత్సే రంగిలమానా కురుతయేషు వర్గస్తలోకస్య సమష్టే. అర్చేన వే సహస్రజ ప్రజాపతి ప్రజా అసృజతాభ్యైలాంగ్లోమవానందర్జం భవతి ప్రజాయమానాస్ఫుజన్ నైలాంగం భవతి ప్రజాభ్యదృష్టాభ్యైలాంగ్లోమవరుంధరే తస్మాద్యాగం సమాగం సత్రగం సమర్థం శోధకాస్తాగం సమాం ప్రజాయ్యాగం సమాభ్యర్థమక్షోధకాస్తాగం సమాం ప్రజా ోర్జమాదం కథాబంధాన్ముచానాముక్రోదం కుర్వతమానాముచానాముక్రోదం కుర్వతమోర్జమాత్మన్నధానాయుష్యేంద్రియే ప్రజిష్టంత్యాజింధాంతనభిజిత్యాభిజిత్యేంద్రేణ్ సమాఘ్రంది పరమావాగేతాభౌమరమాచమవరుంధరే భూమిదం మృదునాభ్యంతి ేవాత్మవిష్టాదావరుంధతే సర్వాచోపదంతిర్వాదాంధ్యాేతేంద్రియ్యావలుధ్యాణ్యక్రోధిప్రాణ్యశంసతి ఆక్రోశతి పునాేనాం సగ ప్రసగంసతి భూజేష్ేవాన్నాద్యంతధాత్మిషిమంచోర్వైర్మాదేవరుంధరేర్భూతేక్షతాగుంసావా ంతర్వేది మిథునౌ సంభవతస్తేనైవ మిథునాన్ నయంతి శర్మావభిందంతి పాపానమేవేషామవభిందంతి పాపనాచ్చేర్మాతమ్యాచ్చేరిత్యాహతం ప్రత్యవేషాం పాపానమభిందంతి కుంభానసిద్ధాయాస్తోమార్జాలీయం పరిరత్యంతి పదో నిఘతేరిదం వసంకాయంతోపసమై దేవానాం పరమన్నాద్యం పరమేవాన్నాద్యమురంధరే పదో నిఘంతి మహీయామేవేషుకథని స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా సంప్లోక్ష్యతే స్వాహా సంప్రవమానాయ స్వాహా సంప్లుదాయ స్వాహా మేఘాయిష్యతే స్వాహా మేఘాయతే స్వాహా మేఘితాయ స్వాహా మేఘాయ స్వాహా నిహారాయ స్వాహా నిహాకారే స్వాహా ప్రాసనాయ స్వాహా ప్రజలాకారే స్వాహా విద్యోజిష్యతే స్వాహా విద్యోతమానాయ స్వాహా సంవిద్యోతమాన స్వాహా దంతకాయ స్వాహా ప్రాణినే స్వాహా ప్రాణాయ స్వాహా ముఖవదే స్వాహా ముఖాయ స్వాహా నాసికపదే స్వాహా నాసికాయ స్వాహా క్షణ్మదే స్వాహా నక్షికాయ స్వాహా కర్ణినే స్వాహా కర్ణకాయ స్వాహా శీర్షణ్మదే స్వాహా శీర్షకాయ స్వాహా వద్వదే స్వాహా పాదకాయ స్వాహా ప్రాణదే స్వాహా ప్రాణదే స్వాహా వదదే స్వాహా వదదే స్వాహా పశ్యదే స్వాహా పశ్యదే స్వాహా శృణ్మదే స్వాహా శృణ్మదే స్వాహా మనస్మినే స్వాహా మనసే స్వాహా రేతస్మినే స్వాహా రేతస్కాయ స్వాహా ప్రజాభ్య స్వాహా ప్రజననాయ స్వాహా లోమవదే స్వాహా లోమకాయ స్వాహా త్వజే స్వాహా త్వక్కాయ స్వాహా చర్మన్వదే స్వాహా చర్మకాయ స్వాహా లోహితవదే స్వాహా లోహితాయ స్వాహా మాగుం సంవదే స్వాహా మాగుంసకాయ స్వాహా స్నావభ్య స్వాహా స్నావకాయ స్వాహా సంవదే స్వాహా నస్యకాయ స్వాహా మజ్జన్వదే స్వాహా మజ్జకాయ స్వాహాంగిలే స్వాహానంగాయ స్వాహాత్మనే స్వాహానాత్మనే స్వాహా సర్వస్మై స్వాహా కస్వాయనక్షత్వాయనక్షత్రయజ్ఞస్య ధేవక్యకం సన్నత్యా ఉష్మేకా వాయాయ దేత్వా ప్రాణాయత్వా వానాయత్వా వ్యష్టేత్వా రయేత్వా రాధయేత్వా ఘోషాయత్వా పోషాయత్వా ఘోషాయత్వా ప్రచ్యుత్యేత్వా అగ్నేయాయత్రాయత్రిపతేరాసందలాయవాసంతాయాష్టాకపాలయింద్రాయ ప్రేష్ఠుభాయ పంచదశాయ పాదశాయ గ్రేష్మాయేకాదశకపాలో విశ్వేభ్యో దేవేభ్యో నాగదేభ్యః సప్తదశేభ్యో వైరోగేభ్యో వార్షికేభ్యో ద్వాదశకపాలో మిత్రావరుణాభ్యామానుష్ఠుభాభ్యామేకవిగుంసాభ్యాం వైరాజాభ్యాగుంసారదాభ్యాం పాంకాయత్రణవాయరాయ హైమంతికాయ సరస్వ విత్రాయం దసాయత్రయంసాయ దేవతాయ శేషాయ ద్వాదశకపాలోదిత్యే విష్ణుమత్నే చతురగ్నయే వైశ్వానరాయ ద్వాదశకపాలోనుమత్యే చతుర్కాయకపాల యోమాగ్నావగ్ని ప్రక్రియతే యస్య సోమో రాజాతకో రేష ఆదిత్యైరగ్నే సోమీయో శైషరుద్రో యస్యీయతే యస్యంతిరేగ్నావేతాని హవేగంషిణ గర్వమే రేష ఏవ రుద్రోషాంతముపోక్షాయ ప్రజా పశూలిగమానస్యాభిమన్యేన యచ్చంతిరేగ్నావేతాని హవేగంషి గర్వపతి భాగధేనైవైన కౌశమగతిలాస్య రుద్రోషాంతముపోక్షాయ ప్రజా పశూనభిమన్యతే హవేగంషి భవంతి నమ వై పురుష ప్రాణానాభృద్దశమే ప్రాణానే వైరమానే దాచోదశాఖలా విరాజన్నం విరాజ్యేవాన్నాద్యే ప్రజతిర్థకృతిభర్వాదేష ఛందోభిస్తోమే పృష్టైశ్చేదవ్యయిత్యాహుర్యదేతాని హవేగంషి నిర్గమకృతిభేవైన ఛందోభిస్తోమే పృష్టైశ్చిదిశ ేనాభిజిత్యాహుర్యదేతాని హవేగంషి నిర్మపతి విషామభిజిత్యాయత్రయావాయింద్రం దేవాయాజగం తస్వాయింద్రమగేతయామనం మనుష్యాన్మనసమోషేంద్ర దేవానాయ్యసామనం మనుష్యానామేవం భవతి ఏవం విద్వామేతయేత్యాయజే దిగ్వదే పురోనవాచ్యా భవంతి సర్వాసాం దిశామభిజిత్యై ప్రాణతో నిమిషతో మహిత్రైవేద్రాజగతో భూమాస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామగేతో ప్రజాపదయేష్టం గృహ్ణామిత్యౌర్మహిమా నక్షత్రాయ రూపమాదిత్యస్మై స్వామహిమ్నే ప్రజాపదయే స్వాహా యాత్మతాపదాయస్య విశ్వ ఉపాసృతయస్య దేవాయాపదయస్య మధ్యకస్మై దేవాయ హమిషా విధేమ ఉభయామృహేదోజ ప్రజాపదయేష్టం గృహ్ణామితస్య దే పృథివీమహిమౌషధయోమస్మై తామహిమ్నే ప్రజాపదయే స్వాహా బ్రహ్మన్ బ్రాహ్మణ బ్రహ్మవచ్చేజాయమాత్మన్రాష్ట్రేరాజన్నైరద్వశ్వరో మహారథో జాయతాగ్ధేనర్వోఢానద్వానాసప్తిర్పురంధర్యోజాయోరసేష్టా సభే యోజమాస్ యజమానస్య వీరోజాయతాన్నికామేణ పర్జన్యో వర్షత ఫలిన్యో నవోషయ పచ్యంతాయోగక్షేమో నః కల్పతా ఆక్రాన్ వాజే పృథివీమగ్నిమగతరాజ్యర్వాక్రాన్ వాజ్యంతరిక్షం వాయుమగతరాజ్యర్వాభ్యాం వాజ్యాక్రగ్గస్థోర్జంగిమగతరాజ్యర్వాగ్నిస్తే వాజునయుంగనస్తారభేస్వస్తిమాసం పారయ వాయుస్తే వాజునయుంగనస్తారభే స్వస్తిమాసం పారయాదిత్యస్తే వాజునయుంగనస్తారభే స్వస్తిమాసం పారయ ప్రాణశిరసి ప్రాణం మే త్రిగుహ ్యానధిగ్యానం మే త్రిగంహాపానధిగస్ పానం మే త్రిగంహ చక్షరచక్షర్మైధే శ్రోత్రమే శ్రోత్రం మైధే యజ్ఞబీజం పష్టావర్జన్య పక్తా సత్యగుంసు పిప్పలా ఓషధయత్వజిగరేజగుంసోపసనాగ్నిస్తధ్యక్షమంతరిక్షగుంసభవమానస్సోపస్థానాద్యౌ శివమసౌతపలిషామోర్తమహోరాత్రేపంచదశినాద్రమాసాత్రిగుంశనామాసాక్తార్దవశాంతస్తంవత్సర ఆగ్నేయోష్టాగపాలస్వామ్యశ్చరస్వామిత్రోష్టాగపాల పౌష్ణశ్చరోరౌద్రశ్చరుగేవైశ్వానరాయద్వాదశగపాలో మృగాఖరేకటి నాగచ్చేదగ్నయ హోముజయత్తాగపాలస్వౌర్యం పయోమాగవ్య ఆజ్య భాగ అగ్నయేగం హోముజయష్టాగపాల ఇంద్రాజాగం హోముజయేకాదశగపాల మిత్రావరుణాభ్యామా గోముభ్యాం ప్రయస్యామాజోసా మిత్రా గోముభ్యాం చతురశ్వభ్యామా గోముభ్యాం ధానాభరుభ్యే నోముభ్యస్తప్తగపాలో విశ్వేభ్యో దేవేభ్యే నోముభ్యోద్వాదశగపాలో నమత్తే చతురగ్నేవేష్నరాయ ద్వాదశగపాలోద్యామా పృథివేభ్యామగం హోముభ్య అగ్నయ సమనమత్పృథివే సమనమద్యసాగ్ఞ పృథివ్యా సమనమదేవం మహ్యం భద్రా సన్నతయ సన్నమంతు వాయవే సమనమదంతరిక్షాయ సమనమద్యసా వాయులంతరిక్షేణ సూర్యాయ సమనమద్దివే సమనమద్యసా సూర్యో దివాచంద్రమదే సమనమన్నక్షత్రేభ్య సమనమద్యసా చంద్రమా నక్షత్రేర్వరుణాయ సమనమదభ్య సమనమద్యసా వరుణాభ్యసామ్నే సమనమద్యేమన బ్రహ్మణే సమనమక్షత్రాయ సమనమద్యథా బ్రహ్మక్షత్రేణ రాజ్ఞే సమనమద్విషే సమనమద్యథా రాజా విశారసాయ సమనమదశ్వేభ్య సమనమద్యథారథోశ్వై ప్రజాపతయే సమనమద్భూతేభ్య సమనమద్యథా ప్రజాపతిర్భూతే సమనమదేవం మహ్యం భద్రా సన్నతయ సన్నమంతో ఏ పంథారస్వమిద పూర్వ్యాధోరేణ భోమితాంతరిక్షే హేభిర్నో అద్యపతిభిస్తుభిరక్షాజనో అభిజులేన బ్రూహి నమోగ్రయోకస్మైమానాగదేహి నమో వాయవేంద్రిక్షక్షిలేకస్మైమానాయేక్షిలేకస్మైమానాగదేహి యో వా అశ్వస్థిరో వేదశీర్షణ్వాన్మేభ్యోషామాశ్వస్థిరస్తోర్యశ్చక్షుర్వాదస్త్రాణశ్చంద్రమాశ్రోత్రిశ పాదావాంతర దిశాపరిషవోహోరాత్రేణిమేషోర్ధమాధ పర్వాణి మాధా సంధానాయ సంవత్సర ఆత్మానస్మయక్లేశానక్షత్రాయ ారకాస్థానిభో వాన్యోషోమాని వనస్పతయో బాలా అగ్నిర్ముఖం వైశ్వానరోగ్యాత్రకం సముద్ర ఉదరమంతరిక్షం వాయుర్ద్యా వా పృథివీ ఆండౌ వ్యాభాషే పస్వమోరే తోయజ్ఞభ్యతే తద్విద్యోగతేజద్విధోర్వాగేవాగర్వాశ్వశ్చాయ మహిమా పురస్తాజ్జాయతే రాత్రిణం మహిమా పశ్చాదనుజాయతేతౌ వై మహిమా నామస్వమభితస్తం బభూవసుర్హయో దేవానవహర్వాసురాన్ సర్వానస్తో మనుష్యాన్ సముద్రో వా అశ్వస్య యోనిః సముద్రో బంధుః సప్తమకాండః సమాప్తః కృష్ణయజుర్వేదే సంహిత సంపూర్ణం.